ఓం నమస్సామవేదాయ సామవేద కౌత్సుమ శాఖాయాం ఊహగానం దశరాత్ర పర్వే ప్రథమో వింశః ఆమహీయవం అమహీయుః ఋషిః గాయత్రీ ఛందః పవమానః సోమః. ఓం ఆమహీయవం ఉచ్చారాయ నిమృతా ఉత్సాహ దైవ Oh, yeah. సంగీతస్వాదితయా పురా సఖా యోదీ వాయం ధైరో చానా హందా జిగ్రాదాత్ ద్రుభిర్యేమాన కోశా హిరణ్యాయా అభిరితస్య దోహనా మనోషాతా ఆధీత్రాయిప సభూషాసో వాయిరాజాసాయి యజ్ఞయజ్ఞీయం యజ్ఞాయ వాయమృతం జాతై దాయ మిత్రం మాయిత్ర మిథ్యమిదా సకారయే రసాయి ఆ Yeah.